కాంతి వేగం ఎలా తెలుసుకుందాం. పుస్తకం 16వ భాగం. 1905 నుండి శాస్త్రవేత్తలు సాపేక్ష సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు వేలాది ప్రయోగాలు చేశారు. ప్రతి ప్రయోగం, ప్రతి పరిశీలన ఐన్స్టైన్ సిద్ధాంతం సరైనదని సమర్థించింది. ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతం ప్రసాదించిన విశ్వదర్శనం నిజమని ఇప్పుడు వైజ్ఞానిక లోకం ఒప్పుకుంటోంది. కాంతి క్వాంటం సిద్ధాంతాన్ని అనుసరించి ప్రవర్తిస్తుందని కూడా ఐన్స్టైన్ నిరూపించాడు. ఈ క్వాంటం సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించి రూపొందించిన వాడు జర్మన్ శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్. ప్లాంక్ ఈ సిద్ధాంతాన్ని 1900లలో లోకానికి పరిచయం చేశాడు. కాంతికి తరంగ లక్షణాలే కాక కణ లక్షణాలు కూడా ఉన్నాయని ఐన్స్టైన్ ప్రతిపాదించాడు. అందుకే ఏ మాధ్యమము లేని శూన్యంలో ప్రసారమవుతోంది అన్నాడు. దానితో ఈథర అవసరం తీరిపోయింది, లేదా అది అనవసరమని తేలింది. మికెల్సన్ మార్లే ప్రయోగం ఎందుకు విఫలమయ్యిందో అర్థమయ్యింది. క్వాంటం సిద్ధాంతంలో ప్లాంక్ సాధించిన కృషికి అతడికి 1918లో నోబెల్ బహుమతి లభించింది. అదే రంగంలో ఐన్స్టైన్ సాధించిన విజయాలకి అతడికి 1921లో నోబెల్ పురస్కారం లభించింది. ఐన్స్టైన్ సిద్ధాంతానికి పర్యవసానంగా మరో విషయం కూడా బయటపడింది. ద్రవ్యరాశి గల ఏ వస్తువు కాంతి కన్నా వేగంగా ప్రయాణించలేదని ఆ సిద్ధాంతం చెబుతుంది. అంతేగాక కాంతి కన్నా వేగంగా ఏ సందేశాలని పంపడానికి వీల్లేదని తెలిసింది. అంతవరకు భౌతిక శాస్త్రంలో ఉండే ఎన్నో స్థిరాంకాలలో మరో స్థిరాంకంగా పరిగణించబడే కాంతి వేగం ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యతని సంతరించుకుంది. అదొక విశ్వజనీయమైన వేగమితిగా పరిణమించింది. ఆ పరిమితిని భేదించడానికి ఎవరితరమో కాదు. అంతవరకు మానవ చరిత్రలో మనుషులు ఇంకా దూరాలు చూడగలిగారంటే, సంచరించగలిగారంటే దానికి కారణం వాళ్ళు ఇంకా ఎక్కువ వేగాలు సాధించగలగటమే. ఒకప్పుడు మనుషులు కాలినడకన నెమ్మదిగా ప్రయాణించేవారు. మనిషి గుర్రాల పెంపకం నేర్చుకున్నాక ఆ వేగం పెరిగింది. అలాగే ఓడలు, పెట్రోల్ వాహనాలు, విమానాలు, రాకెట్లు ఇలా ఎన్నో విధాలుగా వేగాన్ని మానవులు పెంచుతూ పోతున్నారు. మొదట్లో మనుషులకి ఖండాలు, సముద్రాలు దాటడానికి నెలలు పట్టేది. అది క్రమంగా వారాలకి, రోజులకి, ప్రస్తుతం గంటలకి దిగింది. 3 రోజుల్లో చందమామను చేరుకోగలిగే స్థితికి మనుషులు వచ్చారు. ఇలాగే మనుషుల వేగాన్ని పెంచుతూ పోతే ఒక దశలో మనకి అతి దగ్గర తారని 3 రోజుల్లో చేరుకోగలరా? లేదు, అది సాధ్యం కాదు. 4.27 ఏళ్ల కన్నా తక్కువ కాలంలో మనుషులు మనకి సమీప తారని చేరుకోలేరు. ఆ తారను చేరుకుని తిరిగి రావాలంటే 8.54 సంవత్సరాల కన్నా తక్కువ కాలంలో సాధ్యం కాదు. కాబట్టి రైజుల్ తారం చేరుకోవటానికి 815 ఏళ్ల కన్నా ఎక్కువ కాలమే పడుతుంది. అలాగే ఆ తారకు వెళ్ళి తిరిగి రావాలంటే 1630 ఏళ్ల కన్నా ఎక్కువే పడుతుంది. ఏం చేసినా ఇంతకన్నా తక్కువ సమయంలో ప్రయాణం పూర్తి చేయటం సాధ్యం కాదు. అలాగే గెలాక్సీ కేంద్రాన్ని చేరుకోవాలంటే 25 ఏళ్ల కన్నా తక్కువ కాలంలో చేరుకోవటం సాధ్యం కాదు. అలాగే ఆండ్రోమెడా గెలాక్సీని 23 లక్షల ఏళ్ల కన్నా తక్కువ కాలంలో చేరలేం. అదేవిధంగా అతి దగ్గర క్వాసార్ని 100 కోట్ల ఏళ్లలేపు చేరలేం. అయితే ఒకటి, ఐన్స్టైన్ సిద్ధాంతం మరో విచిత్రమైన సత్యాన్ని కూడా ప్రకటిస్తుంది. వేగం పెరుగుతున్న కొద్దీ అలా వేగంగా కదులుతున్న వస్తువు మీద లేదా ఆ వాహనంలో కాలం నెమ్మదిస్తుంది అని చెప్తుంది. ఇక కాంతి వేగానికి సమీప వేగంలో ప్రయాణించగలిగితే కాలం ఇంచుమించుగా స్తంభించిపోతుంది. మీరు ఇంచుమించు కాంతి వేగంతో రివ్వున మనకి అతి దగ్గరలో ఉన్న క్వాసార్ దాకా వెళ్ళి అదే వేగంతో తిరిగి రాగలిగితే మీకు మాత్రం ఆ ప్రయాణం లిప్తలో జరిగిపోయినట్లు ఉంటుంది. కానీ మీరు తిరిగి వచ్చేసరికి భూమి మీద 200 కోట్ల ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి. ఈ కారణం వల్ల విశ్వం పర్యటన తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. తారలను చేరాలని బయలుదేరితే మాత్రం ఇక మానవజాతికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పాల్సి ఉంటుందేమో. ఎందుకంటే కాంతి వేగంలో కనీసం 10వ వంతు వేగంతో ప్రయాణించలేకపోతే తీరా తారం చేరేసరికి అసలు మనం ఉంటామో లేమో సందేహమే. గెలీలియో నుండి మిజిల్సన్ వరకు కాంతి వేగాన్ని కొలవటానికి పూనుకున్న మహామహులకి వాళ్ళు కొలుస్తున్నది మనని శాశ్వతంగా ఈ సౌరమండలానికి కట్టిపడేసే కారాగార కటకటాలని తెలియదు పాపం. ఇంతటితో కాంతివేగం ఎలా తెలుసుకుందాం పుస్తకం సమాప్తం.